185 లాభాలాభ వివర్జిత సం భా లాభాలాభ నివర్జిత అప్రాప్త ప్రాప్తి లాభ కృతేజపి ఎన్నే తత్స్రాప్తిరలాభ నమే పార్థస్తి కర్తవ్యం శంకర గ్రంథ రత్నావళి త్రిషులో కేషు కంచన ఇతి భగవద్వచనాత్ ఓం లాభాలాభ విసర్జితాయే నమః. ఆం వి అప్రాప్త ప్రాప్తి అనగా లేనిది లభించుట, లాభము ప్రయత్నము చేసినను అది లభించకపోవుట అలాభము. లాభాలాభములు రెండును లేనిది ఏలన భగవతి పూర్ణకామ నిత్యతృప్త. నమే పాఠాస్తి కర్తన్యం అనుచూ సీతావచనము పరమేశ్వరునకు పరమేశ్వరాభిన్న స్వరూపిణి యగు పరమేశ్వరికి ముల్లోకముల యందు చేయదగినదేదియు లేదని చెప్పుచున్నది. అందువలన పరమేశ్వరికి కర్తవ్యకర్మ ఎనునదేదియు లేనందున ఆమెకు లాభాలాభ ప్రసక్తికీయే లేదు. కావున మహేశాని యందు లాభాలభ విసర్జిత ఎను నామ మన్వర్థమై ఎలరారుచున్నది